శాంతి 43వది. ప్రపంచం బహుశా ఇప్పటి వరకు శాంతిని ఎప్పుడూ రుచి చూడలేదేమో. రెండు యుద్ధాల మధ్య ఉన్న అతి చిన్న ఆకాశం ఇది. ఎంతకాలం ప్రపంచంలో రెండు విభిన్న సూత్రాలు ఉంటాయో అంతవరకు శాంతి ఉండదు. శాంతి అనేది ఒక ఆకాంక్ష, ఒక కోరిక. జీవితంలోని విశ్వంలోని ఉన్న రెండు సిద్ధాంతాల విరుద్ధ మార్గాలను అర్థం చేసుకొని వారి ఆలోచన. వాస్తవాన్ని అర్థం చేసుకున్న ఋషులు వైరాగ్యం, స్థితప్రజ్ఞ స్థితిని పొంది జీవిత సంక్షోభాలతో కలత చెందకుండా ఉంటారు. సంపూర్ణ శాంతితో జగన్మాత ఉండే ప్రగాఢ నిశ్శబ్ద స్థితికి వెళ్ళడం తప్ప శాంతి పొందటానికి ఇక ఏ ఇతర మార్గాలు లేవు.